అంబయోయంగ్యామయో అధ్వరీయత ప్రింజతేర్మధూనాపయ అమూర్యాపదోర్యేయాభిర్వాసూర్య సహ సానోన్మన్మధ్వరం అపో దేవేరుపేయత్రిబంధిన చంద్రభ్య కర్తం భవి అప్వా అంతరమృతమత్సుభేషజమపాముత ప్రశస్తయే దేవాభవదవాజినా అప్సుభే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వసం భువమాపశ్చ విశ్వభేషజీ ఆప ప్రణీత భేషజం వరోదం తన్వే యోక్తదోర్యం ధృతే ప్రపాహతయత్కిం చ దురితం మయి యద్వాహమభిరుద్రోహయద్వాదేపముతామృతం ఆపో అద్యాన్వచారిషం రథేన సమగస్మహి వయస్వానగ్నాగాహితం మాసం దృజవర్చసేవర్చసాదృజతం ప్రజజాతమాయూఢా విద్యుర్మే అస్య దేవాయింద్రో విద్యాసహర్షిభిః తస్య నూనం కదమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ కోనామహ్యాదీతయే పునర్దాత్ పితరం చ ధృతేయం మాతరం చ అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ మహ్యాదీతయే పునర్దాత్ పితరం దృధేయం మాతరం చ అభిద్వా దేవసవితరీధానం వార్యాణాం సదా వన్భాగమీమహే యచ్చిద్ధిదయుద్ధభగస్తమాన పురాణిదః అద్వేణో హస్తయోర్దధే భగభక్త్య వయముదే మతమావసాన రాజ ఆరభే నహి క్షత్రం నోరమన్యం వయశ్చరామీ పతయం దాపో నేవాపోమిడం జరం తీర్ణయే వాదస్ ప్రమిణంత్యధ్వం అబుద్ధే రాజావరు నోమనస్యోధ్వం స్తూపం దదే భూదక్ష దీయాపరి బుద్ధయే పస్మే అంతర్నిహితా కేతమస్ కాలూర్యాయపన్వే తావు అపదేపాదా ప్రతిఘాతమే కృతాపత్తహృదయా విధచ్చి సదందే రాజన్ భిడజ సహస్రముర్వీక భీరాజో మతిష్టే అస్తు బాహస్వదూరే నిర్దేశింబరాజే కృతం జిలేన ప్రమోముధ్యస్మత్ అమీయరక్షానిహీదాస ఉచ్చానక్ సంతృష్టే గుహాదిద్ధివేజో అదబ్ధాని వరుణస్య వ్రతాని విజాగాసశ్చంద్రమానక్తమేతి తత్వాజాబ్రహ్మణాబందమానస్తమానో హవిర్భ అభేలమానో వర్ణే అబోధ్యరోదం సమానాయ ప్రమోషీ సలిన్నట్టం దద్ది వామహ్యమాహుస్తయం కేతో హృద ఆవిచష్టే సునస్తే భోజమహ్వగృహీత అస్మాన్ రాజా వరుణోమోక్తు సునస్తే భోక్త్యహ్వగృహీత సృష్వాదిత్యం ద్రూపదేషు బద్ధ అమీయం రాజావరుణస్సృజ్యా విద్వాంరభ్యో విమోక్తుపాసాన్ అవదేహేలో వర్ణనమోభిలవయజ్ఞేభిరీమహే హవిర్భిః క్షయన్ అస్మభ్య మధుర ప్రదేతారాజన్మేనాం దిశిస్రతః కృతాని ఉదత్తమం వారుణపాదమస్మదవాధమం విమధ్యమాం శ్రథాయ అథాయమాదిత్యమృతేతవానాగతో అధీతయే శ్యామ యచ్చిద్దితే దిశో యథా ప్రదేవ వరుణం వ్రతం నిమధిజ్య విద్యవి మానావధాయ హస్త్రవేదిహీనానస్య రీరథః మాహృణానస్య మన్యవే నిమృహీకాయ తే మనోరథీరస్వన్నసందీతం ఏర్భిర్వరుణసీమహి పరాయి మే విమన్యమః పదం దివస్యాయుష్టయే వయో నమసతీరుప కదాక్షత్రశ్రియన్నరమావరూనం కరామహే మృళీకాయో రుచక్షసం ప్రతిష్టమానమాసా దేవేణం దాన ప్రయుచ్ఛతః ధృతవ్రతాయ దాసుషే వేదాయో వీరాం పదమంతరిక్షేణ పతదాం వేదనామః సముద్రియాః వేదమాసో ధృతవ్రతో ద్వాదశ ప్రజాపతః వేదాయ ఉపజాయతే వేదమాసస్య వర్తని పురోరిష్మస్య బృహదః వేదాయే అధ్యాసతే నిషాదృతవ్రతోరుణ పత్యామ్రాజ్యాయ సుక్రతో అధో విశ్వాన్యద్భూతాదిగిత్వా విశ్వాహుక్రతోరాదిత్య సుపథాకరత్ ప్రణాయోషిదారిషత్ నిర్భద్రాబింహిరణ్యయం వరో నో వస్త నిర్నిజం పరిస్పసో నిషేదిరే నయం నిత్సంది నిత్సవో నద్రుహ్వా నో జనానా దేవమభిమాదయః ఉదయో వానుషేష్వాయసశ్చక్రే అసామ్యా అస్మాకముదరేష్వా పరామేయం దిధీతయోగా భోనగమ్యో తీరనో ఇచ్చరందీరుచక్షసం తన్వవాచామహై పునర్యతో మే మధ్వాభృతం హోరే రక్షదసే ప్రియం దర్శన్న విశ్వదర్శనం దర్శం రథమధిక్షమి చేతాయోషతమే గిరాః ఇమం మే వరుణశ్రుధీహవామృయ వామస్చాచకే ం విశ్వస్ మేధిరజివశ్చమశ్చ రాజసి సయామాని ప్రతిశ్రుతి ఉదుత్తమం మోమద్ధినో విపాసం మధ్యమం శ్రేత అవాధమాణి జీవసే వదిష్మాయిమీయేధ్యవస్త్రాణ్యోర్జాంబతే శ్రేమన్నా అధ్వరం యజ నిరో తామరేణ్యస్తాయ విష్టమన్మాభిః అగ్నే దివిత్మతామచాః ఆయుష్మా సూనవే పితాభిర్యజత్యాపయే సఖాసఖ్యేమరేణ్యః ఆనో బలిహీరిసాదసోమరో నో మిత్రో అర్యమా శీలం సుమనోషో యథా ఊర్జహోదరస్య నోమందస్వ సఖ్యస్య చ ఇమా పురుశ్రుధీగిరాః చిద్దిగస్వతనా దేవం దేవంజామహే రే యుద్ధూయతే హవిః ప్రియోనో అస్తు విష్మజర్హోతా మంద్రోవరేణ్యః ప్రియా స్వగ్నయో భయం స్వగ్నయో నివార్యం దేవాసో దధిలేచనః స్వగ్నయో మనామహే అథానభుభయేషామృతమర్త్యానా ప్రశస్తయ విశ్వేభిరగ్నే అగ్నిభిరిమం యజ్ఞమిదం వచాః సమాధాః సహదోయః అశ్వన్నత్వా వారవంతం వందధ్యా అగ్నిం నమోభిః సమ్రాజం నమధ్వరానాం ప్రధానస్తోనుశ్రవసాశుక్రగామాసు దేవా అస్మాకం ప్ర భూయాత్ దూరాశ్చాసాచ్చనిమర్త్యాదఘాయోహ ఇమోషత్వమస్మాకం కలింగాయత్రం నవ్యాంసం అస్మే దేవేషు ప్రబోధ ఆనో భజ పరమేష్వాజేషు మధ్యమేషు శ్రీక్షావస్వో అంతరమస్య విభక్తాసీచిత్రభానో సింధోరుర్మావుపాకా సద్యోషాశుషేక్షరసి యమగ్నే వృత్సమర్త్యమభావాజే స్వయంజునా స్వయం కాశస్వీరిషా నకీరస్య సహంజవర్యేతాకయస్యచిత్ భాజో అస్తి శ్రవాయ్యా సమాజం విశ్వచర్షనిరర్వద్భిరస్తు తరూతా విప్రేభిరస్తు సనీతా జరా బోధసద్భి విద్ధి విషేవీసే యజ్ఞయాజ స్తోమం రుద్రాజీకం మహాంగానిమానో ధూమకే దుఃపురుస్తంద్రః ధియేవాజాయైన్వతు సరేవా విశ్వజర్దేజేతశ్రేణోదున ఉభైరగ్నిర్బృహద్భాను నమో మహద్భ్యో నమో అద్భగేభ్యో నమో యువద్భ్యో నమ ఆశినేభ్యమేవాది భగ్నవామాజ్యాయ సత్సం సమావిక్షిదేవా ఎత్రగ్రావా భృథుభద్రభూర్భవభవదిసోతవే ఋలోభలఘుతా నామవేద్దింద్రజల్గుణః చక్రద్భావేవ జఘనాధికమన్యా ఘృతా ఋలోభలఘుతా నామవేద్దింద్రజల్గుణః యత్ర నార్యవచ్చవమోవచ్చవంచ శిక్షతే ఋలోభలఘుతా నామవేద్దింద్రజల్గుణః చంథాం విభద్రతే రశ్మీతమాజీవ ఉోఘలసుతా నామవేద్దింద్రజల్గులిద్ధిత్వం గృహే గృహములోకలకయుజ్యతే ఇహ జుమత్తమం వదయతామివదుందుభి ఉదస్మాతే వనస్పతేవాతో విభాత్యక్రమిత్ అతో ఇంద్రాయ పాతే సృణు సోమాముఖర ఆయజీవాజాత మాత్యోచేజద్భృద హరీజివాన్ తానో అత్యమనస్పతి దృష్టా దృష్ణే స్తోతృభ ఇంద్రాయ మధుమత్సుతం ఉచ్చిష్టం జంబోర్భరసోమం పవిత్రాశ్రేజ నిధేహి కోరధిపతి యచ్చిద్ధి సత్య సోమపానాసత్తాయి వస్మతి ఆలూన ఇంద్రదంతయోష్ణస్మేషు సుభిరుదహస్మేషు తువీమఘ శిప్రిన్ వాజానాం పతే సతీ వస్తవ దంసనా ఆలూన ఇంద్రదంతయోష్ణస్మేషు సుభిరుదహస్మేషు తువీమఘ నిష్వామయామి సోదృశా సత్తామబుధ్యమానే ఆదూన ఇంద్రదంతయోష్ణస్తేషు సుభృషోదహస్తేషు సువీమఘ సతం దృత్యారాతయో బోధం దూరరాతయాః ఆదూన ఇంద్రదంతయోష్ణస్తేషు సుభృషోదహస్తేషు సువీమఘ సమింద్రగర్భమ్రేణనుమంతం పాపయా భుజా ఆదూన ఇంద్రసంసయోష్ణస్తేషు సుభృషోదహస్తేషు సువీమఘ పదాదికృణాశ్చూరం వాతోపనాదధి ఆదూన ఇంద్రసంసయోష్ణస్తేషు సుభృషోదహస్తేషు సువీమఘ సర్వం పరిక్రోధం జహి జంభయాఘృతాస్వం ఆదూన ఇంద్రసంసయోష్ణస్తేషు సుభృషోదహస్తేషు సువీమఘ ఆభయింద్రం కృమిం యథా వాజయంతః సదక్రాతుం మంభిష్టం సింధయిందూభిః సరంభాయశ్రుచీనాహస్రం భాసమాజిరాదో నిమ్నం నరీయతే సంయన్మదాయ దృష్మిణేనాహ్యోదరే సముద్రోరణ్యతో దధే అయమూతే సమాదసి కపోత ఇవ గర్భధి వరస్తవోహసే స్తోత్రం రాధానాం పదే గిర్వాహో వీరజస్భూతిరస్సు సూనృదా ఓర్ధ్వస్తిష్టానభూతేస్వాజే సరకృతో సమన్యే శుభ్రవామహై యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే ఆఘాగమ్యదిశ్రవత్సహస్రిణీభిరుతి వాజేభిరుపనోహవం ఫలప్రత్నస్యౌకతోహువేతో విప్రతిందరం జంతే పూర్వం పితాహువే వయం విశ్వారాధాస్మహే పురుహూత సఖేవసోజరిభ్యా అస్మాకం విప్రణీనా సోమపాస్వపాదస్సు సోమపాస్తృణు యథాష్మే రేవతీర్ణ సమాద ఇంద్రే సందు దువివాజాన్వదే ఆఘత్వా వాంగ్మనాత్తస్తోతృభ్యో ధృష్ణవియాన ఋణారక్షన్న శక్ో ఆయక్రువక్రదపాకామం జరిత్రేణారక్షన్న సచీభిః సస్వదిన్నోర్ద్భిర్జిగాజనాద్భిస్వాస్వద్భిర్ధనాని సనాహిరణ్యరథం దంధనా వాంఛనస్తాసనఘేతమోదాత్ ఆశ్రీనామస్వామత్యేషాయా దంసవీరయా గోవర్ధస్వాహిరణ్యవత్ సమానయోజనో హి వామ్రథోదస్రావమర్త్య సముద్రే అశ్వినే అభ్యస్య మూర్ధని చక్రం రథస్య జేమసు పరిద్యామన్యదీయతే కర్తపురస్కథ ప్రియే భుజే మర్తో అమర్త్యే సన్నక్షసే విభావరి భయం విజే అమన్మహ్యారాపరాకారే అశ్వేన చిత్తే అర్హి వందేభిరాగ హివాజేభిర్దుహితర్తివ అస్మేరయం నిధారయ సమగ్నే ప్రథమో అంగీరారిషద్దేవో దేవానామభవ శివసఖా తమ వ్రజే కవయో విద్మనా పశోజాయంత మరుతోభ్యాజాదిష్టయ సమగ్నే ప్రథమో అంగీరస్తమస్తమిర్దేవానాం పరిభూషతి వ్రతం విభుర్విశ్వస్మై భువనాయ మే ధీరోద్వి మాతాయ మే సమగ్నే ప్రథమో మాతరిశ్వ ఆవిర్భవశుక్రూజా వివస్వతే హరే జేతామ్రోదీహో ద్రవోర్యే సఘ్నోర్భారమయజో మహోపాసో సమగ్నే మనదేభ్యామవాసయ పురోదవసే సుకృతే సుకృత్తర స్వాత్రే నయత్రిత్రర్మ్యేవ్యాత్మా పూర్వమణయన్నపరం పునః సమగ్నే వృషభ పుష్టివర్ధన ఉచ్యతసృజే భవతి శ్రవాయ్యాహూజిం పరివేదామషట్కృతిమేకాయుర్ఘ్నే విష ఆవివాసి స్వమగ్నే వృజినవర్త నిమ్నరం సత్మన్ వివర్షి విదధే విచర్షణే యశూరతాపరీరగ్నేధనే దభ్రేభిశ్చిత్సమృతాహం త్రిభూజసంతమగ్నే అమృతత్తమోత్తమే మర్తం దాశిశ్రవసే దివే దీవే దాదృషానభుభయా యజన్మానే మయ స్కృణోషి ప్రజా చ సూరజే అగ్నేధనజేధనాశతం కారుం క్రేణుహిస్తవానర్మాపదానమేన దేవైర్వాపృథివీ ప్రావదమ్ అగ్నే మిత్రో దేవేష్ణవ్యజాగ్రీభి మనోగర్భోధి ప్రమాదిష్ట కాలమే త్వం కళ్యాణవసుమోమీషే త్వమగ్నే ప్రమాదిస్త్వం పితాసీనస్త్వం వాయస్తృక్తవ జామయోభయం తం పారాయ ప్రతినస్తం సహస్రిణస్త్రీరంజ్యవ్రతపామాదాభ్య వామగ్నే ప్రథమమాయుమాయవే దేవాగన్మన్నహోరస్య విస్పతిం ఇలామగన్మన్మనోరస్య దాదానీం పితుర్యత్పుత్రో మమ కస్య జాయతే వన్నా అగ్నే తవ దేవ వాయుభిర్మఘోనో రక్షతన్వశ్చ వంద్య రాజాతోకస్యతనజేకవామస్యనీమేఘం రక్షమాణస్తవ వ్రతే త్వమగ్నేయజ్య మే వాయురంగారో నిషంగాయ చతురక్షయుధ్యసే యోరాతృతాయే గీరేస్మంత్రం మనసా మనోషితం స్వభాగవృతం దాయ బాధతే స్వార్ణ్యగ్రేణ పరమం మనోషితే ఆధ్రత్యమాదిరుచ్యే పితా ప్రభాగం దాస్య ప్రదిశా విదృష్టర స్వమగ్నే ప్రయదక్షిణం నరం వర్మే స్యూతం పరీపాతి విశ్వదాక్షద్మాయోగాసౌ సృజ్జీవజాజం జయతే సోపమాదివమగ్నే శరణిం మే మృడో నిమమధ్వానంజమగామధూరా ఆవిపితా ప్రమాది సోమ్యానాం ప్రమేరశ్రేణిగన్మర్త్యానాష్పదగ్నే అంగిరస్పదంగిరోదివత్పదనే పూర్వవచ్చూచే అర్చయాహారీ వ్యంజనమాసాదయ బర్హిణిక్షీణ ప్రియం ఏనాగ్నే బ్రహ్మణావృధస్వశక్తీ వాయత్తే ఉత ప్రణేష్మస్యో అస్మాన్ సన్న సృజసుమత్యాదవత్యా ఇంద్రశను వీర్యాణి ప్రబోధం జానీ సకార ప్రథమాని వజ్రీ అహన్న హిమన్వమస్త దర్థ ప్రవక్షణర్వదానా అహన్న హిం పర్వదే శిశ్రిజానం పుష్టాజ్రం స్వర్గం ప్రదక్ష ఆస్త్రాజీవేన పశ్యంతమానా అంజస్సముద్రమవాజగ్మురాపాయమానో వృణీతతో మంత్రకృగేష్వివస్ ఆదాయకం మఘవాధత్తవ్రహన్నేణం రథమజామహీనాహన్ రథమజామహీనామాన్ మాయినామీనా ప్రోతమాయా సూర్యం జనయంజాముషాసం తాదీత్రాధత్రం నిలా వివిక్షే అహం రత్నం రత్నరంజం సమింద్రోవజ్రేణ మహామధేన స్కంధాంసి వకులీతేనాభిరత్నాయతరోవృక్వేదివ్యాధర్మదాహి జుక్మే మహావీరం దో విభాధమేషం నాగారీరస్మృజానాస్తింద్రో అపాదహస్తో మృతంజలింద్రమాస్య వజ్రమధిపాన బృష్ణోమధ్య ప్రతిమానం బభూరం వరుత్రాభృత్రాసగత్య సహ నగరన్న భిన్నమ భుజాశానం మనోరుహానాదీయం చాపాద్రత్రోపాహినా పర్యతిష్టత్తా సామహిర్వత్సుదీర్థూవ గీతాయా అభవత్ర పుత్రేంద్రో అభవద్భార ఉత్తరాశూరధర పుత్రేదానస్తానధేను అతిష్టం దీనామనివేదనా మధ్యే నిహితం శరీరం రుద్రస్యం వికారం జాపో దీర్ఘం తమాజయీంద్రశత్రు దాసపత్నీ గోపాలిష్టనిరుద్ధావనినే భగవామిలమీతీర్ఘన్వాదత్వార అశ్యోవారో అభవత్తరింద్రదృజేయత్వా ప్రత్యహం దేవేకా అజయోగాజయశ్రూరతో మమ వాసిస్తర్తమే సప్తసింధూనే నాస్మై విద్యుమ్మదం యతుస్తేధనయామిహమకీరద్ధాధునిం చ ఇంద్రస్తయజ్జోయుధాతే అహిష్టోతాపరీభ్యో భగవా విజిజ్ఞే అజేర్జాతరంగమావస్యైంద్రహృదియస్తే జఘృషోభీరగచ్చత్ నవాజయం నాభజంతస్తవంతిశేనో నభీతో అజారోరజాంసి ఇంద్రో జాతో వాసిదజ్జనాజాతమస్య జంగిభాద్రబాహు సేదురాజాక్షయజర్షణీనామలాన్నేమిపరితాబాభూవ భాగ్రంగో అభీవాతయమనా ఏకాయామోపగమ్యం దయింద్రమస్మాకం సుప్రమాదిం వృధాతి అనావృణకువిదాయోగవాంగేనం పరమామర్జదేన ఉపేరంధ్రనామ ప్రదీదం దృష్టాన్నోపదతిం వదామి ఇంద్రం నమస్యన్నో పవేభిరత్తైర్యస్తోతృభ్యోహవ్యో అస్తియామన్ నిసర్వేణయుషుధీంద్రదత్తమయోగాయ్యమష్టి చోష్కూయమాన ఇంద్రభూరి వామం వా పణిర్భూరస్మదధిభ్రవృద్ధ పరీర్హిరత్యం ధనినం క్షణేనాంగేకశ్చరన్నుపతాకేభిరింద్ర ేణక్ేవ్యాయన్నయజ్వానస్తనకాేదీమేయోగచ్చేర్ణావృజస్త ఇంద్రాయజ్వానో యజ్వభిస్పర్ధమానాయో హరివత్వాదరుగ్రనిరవ్రతమోదస్యో అయోయుత్సన్నమద్యే నామయాదయం రక్షితయో నమగ్వా ృాయుధోనవ్రయో నిరస్తా ప్రవద్భిరింద్రాశ్రిదయందాయన్ేతాన్ృతతో దక్షదశ్చాయోధయోరజగయింద్రభారే అమానో దివాదస్ముచ్చా ప్రసంవదస్సు వదస్సంతమావ చక్రాధ పరీణహం పృథివ్యా హిరణ్యేన మణినా శుంభమానా నయన్మానాదస్తిరస్త ఇంద్రం పరిస్పసో అదధాసూర్యేణ పరిరీంద్రోదసి ఉభే అభూభోజేర్మహిణా విశ్వదస్సీ అమన్యమానాభిమన్యమానైర్బ్రహ్మభీరథమోదస్యోమింద్ర పృథివ్యా అంతమాపన్నమాయాభిర్ధనతాం పర్యభూవన్ ృవచ్చక్రయింద్రో నిర్జ్యోతిషాతమశోగాక్షసే అనశ్వధామక్షరన్నాపో అస్యామర్థమ్యానాద్యోన్యాభ్యతి లేపిదస్ దృఢా విసంగిమభినష్టమింద్రా ఘవన్యాద్రేణత్రోమీ ప్రధన్యం అభిమాదత్రోమిన విషభేనాపురోభేద్రేణ్రమింద్ర ప్రసమాదిరచ్చాదాన సద్యంతమృఢబంధసద్యం తభస్ోదోరేణుర్నక్షత్యాముచ్చైత్రేయోనృఢాఖ్యాయతస్థౌ ఆశ్రమం మృఢభంధుక్యాక్షేత్రజేషేమాధమాంశిత్రేమాధ్యాభావతంగేదావిభుర్వాంగ ఉదరాదిరస్మినా భవతం మనీషిభిః పవయో మధువాహనేన దేశోమస్య వేనామగమిస్తయిద్దీదుః సంభారస్య భినాద ఆరభే త్రిన్నక్తం యాతస్త్రిర్వస్మినాదివాః సమానే అహంగిరావత్యగోహనాత్రిహత్యయజ్ఞం మధూనా వివిక్షతం నిర్వాజాపతిరిడో అశ్వినా జివం దోషా అస్మభ్యముషదశ్చ విన్మతం ప్రాప్తేక్షతమస్వినాం దృక్షో అస్మే అక్షరే బిన్వతం ప్రజన్మాహతమస్వినా ఇవం దృద్దేవతృదంధియా నిస్సౌభరత్నం త్రిహృతశ్రవాం దినశ్రేష్టం వాం సూరే దుషితారోహక్రతం నిర్ణా అశ్వినా దివ్యాని భేషజాలి పార్థివారి త్రిరోదత్తమధ్య ఓమానం సంయాత్మకాయ సూరవే త్రిధాతు సంభావహతం సుభస్పతి అశ్వినాయ శివేది మేమృత్రధాతు పృథివీమాయతం విశ్రోణారత్యారత్యాపరావత ఆత్మే భవాదశ్వసారాణి గచ్చతం త్రిరశ్వినా సింధుభిస్ సప్తమాత్రిభిస్తయ ఆహావాత్రేధాహవిష్కృతం తిస్ర పృథివీరుపరి ప్రవాదివో నాగం రక్షేభిరచ్చభిర్హితాం ీక్రాత్రిశక్వాజిలోజ్ఞం నాదత్యోపజాత ఆనాదత్యాగచ్చతం భూయతే హగర్మద్భక్తిభం మధుకేభీరాసభీ ిోర్వోరస మృతాయ చిత్రం ఘతమంతమిష్యతి ఆరాధత్యాదశీరిహ దేవేభిర్యాతం మధుపేజమస్యాస్తారిష్టం నీరవాం నిర్విషదం వేధం వేషోభవతం సదా భువా ఆరాశ్వినా త్రివృతారథే నార్వాంచం ప్రజంబాహతం సువీరం శృణ్వంతా వామపాదేనోహవీమి విభేదనో భవతం పాదసాదౌ స్వయాం స్వస్తయే స్వయామి మిత్రావరుణా విహావసే స్వయామిరాత్రీం జగతో నివేదనీం స్వయామి దేవం సవితారభూతయే ఆకృష్ణే నరజ సావర్తమానో నివేదయం నమసంవత్యం చ హిరణ్యేన చ విచారధేనా దేవోయాని భువనాని పశ్యన్ యాదిలేవః ప్రవతాయాద్యుద్వతాయాది శుద్ధాభ్యాంగ్యశతో హరిభ్యాం ఆ దేవోయాది చ విచాపరావతో భవిష్వాదురితా బాధమానః అభివేదం వృషణే విశ్వరూపం హిరణ్యసంజం యజతో బృహంతం ఆస్థాకృతం సవితృష్టాడదాం విజయాఖ్యావాస్తి దిపాదో అఖ్యం రథం హిరణ్య ప్రముఖం వహంతః శస్వత్తిదస్తర్దైవ్యోపస్థే విశ్వాభువనాయస్థ విశ్వాద్యావస్థమిదర్ద్వా ఉపస్థాన్యేకాయమస్య భువనే విరాట్ ఆనిందరస్యమృతాధీతస్తు రిహ ప్రావీతుల ఉపస్థితే ఋతుర్వర్ణ అంతరిక్షాణ్యభేదే బాసూరస్వీత పృథివ్యా శ్రీహన్వయోజనా సప్త సింధూన్ హిరణ్యాక్ష పితాదేవాజుదేవాణి హిరణ్యమాణిష్ట పితా విచర్షణి పృథివీ అంతరీయతే అపామీ బాంబాధదేవే సూర్యమభిగృష్ణే నరజ సాధ్యాణోతి హిరణ్యహస్తో అసూరస్సు నీధస్సో ప్రళీగస్వ్యాన్ అపసేధం రక్షసో జాతుస్తాదేవ్రాజిదోషం గృహాణ ఏ దేవంధాసవిద పూర్వ్యాసో రేణ భస్సు అంతరిక్షే ేభిన్నాద్యపతిభిస్తుకే భీరకాచనో అధీన బ్రూహిదేవ ప్రభోయత్వం పూర్వీనాభ్యం సోక్తేభిర్మోభిమహేయం ధీమి దండయీలకే అగ్నిం దిరేదోవృతం భవిష్మం తో విధేమతే సత్వం నా అద్య సుమనాభావాజేషుమ్రీణీమహే హోదారం విశ్వే సతో విచారం జో దివిత్రే సంధి భాగవాసస్థావరో నో విత్రమాసం దూరం భ్రతమిందే మంద్రోహోదాహవాదిరే దూతో విషామాసి విశ్వాసంగ్రాయ వ్రతాధ్రువాజాని దేవాషన్వేలగ్నే సుభగే సమాహూయతే హరి సత్పరమాద్యమనాం యక్షి దేవాంఘే మిత్రమస్వరాజమాసతే హోత్రాభిరగ్ఞం మనోరస్తమింధతే ధర్మాంగోస్పృధాంగోత్రమాతరం రోదసి అమపురుక్షయాయక్రిరే భువర్కం మే వృషాద్యుమ్యాహో నష్టం దదస్వోగవిష్ణు సంసీనస్వ మహాశిశోచస్వదే భవీతమహ విధోమగ్నే అరుణం మీయేజ్యసృజ ప్రశస్తదర్శనం జంపా దేవా సోమన వేదదుషం భవ్యవాహన జంకం భోమేధ్యాదిశర్ధనస్పృతయం మృషాయమోపస్తుత మేధ్యాదిష్కందీధృతాది సరచక్రేణోదీయుస్తమిమానిస్తమగ్నిం వర్ధయామసి రాజస్వోర్ధిష్వధావోస్తిహితే దేవేష్వాప్యం సంవాదస్య శ్రుత్యశ్చ రాజసితమామృణమహాంగ్రాసి ఊర్ధభూషణ భూతయే శిక్షా దేవో నకాపితా ఊర్ధ్వాజసీతర్వాదర్భిర్విష్మయామహే ఊర్ధ్వో న పాచ్యం నో నికేతు నా విస్పందమతృణంతూర్ధ్వాయ జీవసే విదా దేవేషు నోదువాహ పాయినా రక్షస పాహి ధూర్తేరణ పాలిరీషాదిఘాంసో బృహద్భాజమిష్ట్యా ఘనే భవిష్భక్తిరాజం భయోస్మద్భృగన్ యోమత్యశ్రీదేహత్యభిర్మాణస్త నిపురీగత అగ్నిర్వూణే సువీర్య అగ్నిష్కన్వాయసౌభాగం అగ్నిష్ప్రామన్ మిత్రోదమేధ్యాదిమగ్నిస్తాదావోపస్తుత అర్జునా దుర్వసంజతం పరామత ఉగ్రాదేవం భవామహే అగ్నిర్నయన్నవాస్తం బృహద్రాధం దుర్వీజం దశ వేదహ నిత్ ఋతజాతమక్షితోయన్నామస్యంతి దృష్టయా అగ్నేరమాబంతో అర్చయో భీమా గోన ప్రతీతే రక్షసి అస్తమిద్యాదుమావ గోవిశ్వం దమత్రిణం దహ క్రీడం వశ్వద్ధో మారుదమనర్వాణం రథే శుభం కరణ్వా అభిప్రగాయత ఏ బృహాదేభిర్నృష్టిభిస్తాకం వాసీభిరంజిభిః ృంజుతే శ్రద్ధాయ కృష్ణాయ కృష్ణే దేవతం బ్రహ్మగాయత ప్రసరం భావోశ్రద్ధం యచ్చద్ధో మారుతం బ్రహ్మేణ సస్యమావృతే ఓమరిష్ఠానో దివశ్చూదయ శ్రీమంతం నధోనుమానోడో దగ్ధముగ్రాయ మన్యమే గిరీరవర్ణతో గిరిమేషు పృథివీజుర్వాంగీలబృహస్పతి భియాజామేషురేజే స్థిరం విజానామేషామయో మాతుర్నిరేతవేమనుద్ధిదాసవాదృత్యే సోనభోగిర కాష్టాగ్నేయాతీర్ఘం మృతం విహో నమనృద్ధం ప్రత్యాయం జియామాభి మనోసోయోఫలం జనాన్మజుచ్చవీతన ీంద్రజుచ్చవీతన యద్ధయాంగ్రీమరుతస్తం బభ్రువతే ధ్వన్నా శృణోదిగస్తిభమాతుభిస్తన్వేషు భోదువాత్రోషు మాదయాధ్వై అస్తి హిష్మాయ భస్మజ్మాజమేషాయే ప్రియ పితాపుత్రం నహస్తాయో వృత్తపరిణోనంగోర్థంగోగావోనరణ్యంతి అస్మే వృద్ధా